Book 2 27 27 في الفندق الوصول هوتل لو آغمنم عندكم غرفة خالية؟ مي ودا وكا خالي غدي وندا؟ لقد حجزت عندكم غرفة. నేను ఒక గదిని ముందుగా కుదుర్చుకున్నాను. اسمي ميلر. నా పేరు మిల్లర్. احتاج لغرفة سرير واحد. నాకు ఒక సింగిల్ గది కావాలి. احتاج لغرفة سريرين. నాకు ఒక డబుల్ రూమ్ కావాలి. كم سعر الغرفة لليلة؟ ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? أريد غرفة مع حمام بانيو. నాకు స్నానాల గదితో పాటు ఒక చిన్న గది కావాలి. أريد غرفة مع حمام دوش. నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి. أيمكن أن أرى الغرفة؟ నేను గదిని చూడొచ్చా? أيوجد هنا موقف سيارات؟ ఇక్కడ గ్యారేజీ ఉందా? أتوجد هنا خزينة أمانات؟ ఇక్కడ ఇనపెట్టె ఉందా? أيوجد هنا جهاز فاكس؟ ఇక్కడ ఫాక్స్ మెషిన్ ఉందా? جيد انا اخذ الغرفه سري నేను గదిని తీసుకుంటాను. هنا المفاتيح. తాళాలు ఇక్కడ ఉన్నాయి. هنا امتعتي. నా సామాను ఇక్కడ ఉంది. متى يكون الافطار؟ మీరు ఏ సమయానికి బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు? متى يكون الغداء؟ మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? متى يكون العشاء؟ మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు?